కవిలు మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిల్లిపోయెను పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాసి నింపెనే పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము పాల బుగ్గలను లేత తిగ్గులు పల్ల వింతగారావే ముంగురులు ఇల్ల గాలితో తాటలాడగారావే గాలి అనుదియలు గల్లు గల్లు మన రాజ హౌసల రావే ఏది దిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము మబ్బులను మెరుపు తీగవై కడలు రేతి నది రతుకు వీణపై ప్రణయ రాగములు తాళపించి నది నీవే పదము పదములో మధులు కల్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము